అప్పుడు వెంటనే ఆనంద పరవశులై, అస్త్రైర్ బహువిధైర్ దగ్ధః పూర్వమేవాయమర్జున మదధిష్ఠితత్వాత్ సమరే నవిశీర్ణ పరంతప. అస్త్రములతో ఎప్పుడో దగ్ధమైంది, నేను కూర్చున్నాను గనక ఇంకా అది అగ్నికి ఆహుతి కాలేదు, ఇప్పుడు యుద్ధం పనైంది గనక దగ్ధో బ్రహ్మాస్త్రమై తేజస. ఈ విధంగా ప్రకటించాడు పరమాత్మ. అటు తర్వాత దుర్యోధనుడు ఆ విధంగా అక్కడ పడి ఉన్నాడు. ఈ పరిస్థితిని చూసి కొంచెం జాలిపడి యుధిష్ఠిరుడు, నువ్వు ధృతరాష్ట్రుని గాంధారిని వెళ్ళి ఓదార్చాలయ్యా, మేము హఠాత్తుగా ఇప్పుడు వాళ్ళ ముందు ఎదురుపడ్డం మహాకష్టం అనగానే అప్పటికప్పుడు కృష్ణ పరమాత్మ రథాన్ని దారుకుని చేత సిద్ధం చేయించుకొని తన రథం ఎక్కాడు. అర్జునుడితో తోలినప్పుడు తన రథం కాదు అది, ఇప్పుడు తన రథాన్ని తానెక్కి తిన్నగా చేరుకున్నాడు హస్తినకు. ఆ వెళ్ళినప్పుడు ధృతరాష్ట్రుడు దుఃఖితుడైనడు, గాంధారి దుఃఖితురాలై ఉన్నది. తిన్నగా వెళ్ళి అప్పటికి వ్యాసుడు ముందే వెళ్ళి కూర్చున్నాడు. ఇలాంటి సమయంలో తాను ఉండడం మంచిదే, ఎందుకంటే ఆవేశ పురులు ఆవేశాన్ని గ్రహించాలంటే మహాత్ముడు అక్కడ ఉండాలి. అందరికీ మూల పురుషుడైన వ్యాస భగవాన్ అక్కడ ఉన్నాడు కనుక అక్కడికి వెళ్ళేటప్పటికల్లా తిన్నగా జనార్దనుడు ఆ వ్యాసుని ధృతరాష్ట్రుని పాదాలకు నమస్కారం చేశారు పెద్దల్ని. ఆ తర్వాత గాంధారి అక్కడున్నది. అప్పుడు వారితో చెప్తూ, ఇదే సభలో నేను ఇది రెండో మారు రావడం, గతంలో యుద్ధానికి వెళ్ళకురా నాశనమైపోతావని చెప్పడానికి వచ్చాను, అది నిజమయ్యిందని ఇప్పుడు చెప్పడానికి వచ్చాను అన్నాడు. అంతే ఇక్కడ అదే ఇప్పుడు జరిగింది. కాబట్టి దోషం ఎక్కడుంది నీకు తెలుసు, కాబట్టి ఇప్పుడు ఇంక చేయవలసింది ఏమండి, నీకు పుత్రులు లేరనుకోకు, నీ కులము వంశము ఇంక కొనసాగాలి అంటే పాండవులు నీ పుత్రులు, పాండవులకి నీపై ఎంత గౌరవం ఉంది అనేది ఒక్కసారి నువ్వు గతాన్ని తలంచుకుంటే, నిన్ను ఎప్పుడు పితృవత్ తండ్రిగానే గౌరవించారు తప్ప ఎప్పుడు ఈ పని చేయలేదు సుమా. ఏమ్మా గాంధారి, నేను చెప్పింది సత్యమేనా అన్నాడు. అనగా గాంధారి అంటుంది, ఏవమే తన్ మహాబాహో యథావదసి కేశవ, నువ్వు చెప్పిన మాట నూటుకు నూరు పాళ్ళు సత్యం, నేను ఎన్ని మార్లు చెప్పాను, ఏం చేస్తాం. ఇది ఎలా ఉన్నదంటే, ఆదిభిర్ దహ్యమానాయా మతి సంచలిత మమ సామే వ్యవస్థిత శ్రుత్వా తవ వాక్యం జనార్దన, నా పుత్రులందరూ మరణించారనగానే పుత్రశోకం వచ్చి వేదన కలిగి నా మనస్సు ఒక విధంగా గాడి తప్పి ఆలోచించింది, చాలా బాధలు బాధపడుతోంది. నీ మాటలు విన్నాక నాకు కాస్త స్థిమితం ఏర్పడింది కృష్ణ అని చెప్పగానే, నేను మీతో మాట్లాడాలని ముందు కానీ అక్కడ ఒక ప్రమాదం ఏర్పడుతుంది, నేను వెంటనే బయలుదేరతానని వెళ్ళేటండి కృష్ణ పరమాత్మ. అక్కడ నుంచి తిన్నగా ఆ శిబిరాలు ఉన్న చోటుకి వెళ్ళాడు. ఇంకా ఆ శిబిరాలు అక్కడే ఉన్నాయి. ఆ శిబిరాలు ఉన్న చోట కృష్ణ పరమాత్మ వెళ్ళి అక్కడున్న ప్రధానమైన పాండవుల శిబిరాల వద్దకు వెళ్ళి అక్కడ వాళ్లతో ఉంటూ మిగిలినటువంటి శిబిరాల వైపు వెళ్ళనివ్వకుండా జాగ్రత్త పడుతున్నట్టు, ఎందుకో ఏమిటో మనకు తెలియదు. ఈ లోపల అక్కడ కృతవర్మ అశ్వత్థామ మొదలైన వారు తొడలు విరిగి పడి ఉన్నటువంటి దుర్యోధనుడు పైగా లేవలేకపోతున్నట్ట, ఒక్కసారి మాత్రం లేవాలని ప్రయత్నించేటండి. కృష్ణుడు ఎప్పుడైతే అధిక్షేపించాడో మహాకోపంగా కాల్చేసినట్టు చూస్తూ లేవాలనుకున్నట్ట, కానీ లేవడానికి అవకాశం లేదు అప్పుడు. ఇప్పుడు లేవలేని పరిస్థితిలో పడి ఉంటే అక్కడికి అశ్వత్థామ మొదలైన వాళ్ళు చేరి చాలా బాధతో రగులుకుపోతున్నాం, నువ్వు వెంటనే నిర్ణయిస్తే మేమైనా వెళ్ళి ఆ పాండవుల్ని సంహరిస్తావు, ఎంత పని చేశారు వీళ్ళు అంటూ ఉంటే వెంటనే అక్కడ జలములు తెప్పించమని చెప్పి అక్కడ ఉన్నటువంటి కొద్దిపాటి పరివారం చేసి జలములు తెప్పించి, ఇప్పుడు అశ్వత్థామని నేను సేనాధ్యక్షుడిగా పట్టం కడుతున్నాను, నువ్వు వెళ్ళి ఆ పాండవుల్ని పాంచాలని సంహరింపజేయు అన్నాడు. ఇక్కడ చింత చచ్చినా పులుపు చావదంటే ఇదేనండి. ఇక్కడ నువ్వు ఇంత పంతం ముందు చూపించుండి ఎంత బాగుండేదయ్యా అనగానే, ఇప్పుడు నీకు చెప్తున్నాను సర్వ పాంచాలుని యమసదనానికి పంపిస్తాను, నువ్వు నాకు అనుమతి ఇవ్వాలి అని చెప్పి తాను సేనాధ్యక్షుడిగా అశ్వత్థామ నిర్ణయించుకుని ఆ రాత్రి అందరూ కూడా చెట్టు కింద పడుకున్నారు. మనం ఎలాంటి ప్రణాళికతో వాళ్ళని కొట్టాలి ఇది చర్చ. ఎవరి మధ్య జరుగుతుంది? కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ ముగ్గురి మధ్య ఎలా చేయాలి అని ఆలోచిస్తుంటే, ఇప్పుడు మనం అలసి ఉన్నాం గనక కాస్త విశ్రాంతి తీసుకుని రేపు పొద్దున్న ఆలోచిద్దాం అని అన్నారు కృతవర్మ కృపాచార్యులు. వాళ్ళు హాయిగా పడుకున్నారండి, ఇతరు పడుకోలేదు. ఎందుకంటే ప్రతీకారం ద్వేషంతో రగులుకుపోతున్నాడు. నిద్ర పట్టక ఆ చెట్టు కింద కూర్చుని కొమ్మల వైపు చూస్తున్నట్ట. ఆ రాత్రి వేళల్లో ఆ కొమ్మల్లో ఒదిగిపోయి కాకులు పక్షులు నిద్రపోతున్నాయి. రాత్రి వేళల్లో చైతన్యవంతంగా తిరగగలిగితే గుడ్లగూబ ఒక్కటే, మిగిలిన కాకులు పక్షులు నిద్రపోతుంటే ఒక భయంకరమైన ఒక పెద్ద గుడ్లగూబ అక్కడికి వాలిందిట. వాలి నిద్రపోతున్నటువంటి ఆ పక్షులను కొట్టి చంపి కకావికలం చేసిందిట. అది చూశాడు, ఇది బాగుంది, నాకు మంచి ఆలోచన ఇచ్చేవి అనుకున్నాడు. ఇక్కడ కనుకనే మన శత్రువుల్ని నేరుగా ఎదుర్కొనలేమనేది తెలిసింది ఎప్పుడో, వాళ్ళు నిద్రపోతున్నప్పుడు సంహరించవచ్చు అని ఆలోచన చెప్పాడు. ఈ పని నేను చేస్తాను అన్నాడు ఇక్కడ వెంటనే. అనగానే కృపాచార్యులు మొదలైన వారు ఇది తప్పు సుమా అని చెప్పారు. ప్రాతకాలంలో లేచి మాట చెప్పగానే వాళ్ళు తప్పని చెప్పారు. అనువర్తామహేయప్తు తం వయం పాప పురుషం, నువ్వు ఆలోచించిన ఆలోచన క్రూరమైనది, ధర్మవిరుద్ధమైన సుమ. అసలు మనం ఒకదానికి సిగ్గుపడాలి. నీకు తెలుసు, నాకు తెలుసు, ఇప్పుడు నాన్న పోయాడనే బాధతో నీకు వాళ్ళ మీద ద్వేషం వచ్చిందే కానీ నువ్వు ఎన్ని మార్లు చెప్పలేదు పాండవులను ఎవరు జయించలేరు, వాళ్ళ ధర్మములో ఉన్నారు, నువ్వు మాత్రం చెప్పలేదా? అంతెందుకు, నీ నాన్న చనిపోయే కూడా కర్ణయుద్ధంలో దుర్యోధనుడితో ఏం చెప్పావు? చక్కగా మనం మళ్ళీ సంధి చేసేసుకుందాం, వాళ్ళ దగ్గర ధర్మం ఉంది అనలేదు, ఇప్పుడు వాళ్ళపై నీకు అధర్మం అనే మాట చెప్తావా? పైగా మనకు తెలుసు, అనువర్తామహేయత్తు తం వయం పాపపూరుషం అస్మానప్యేనస్తస్మాత్ ప్రాప్తోయం దారుణో మహాన్. మొదటి నుంచి పాపపురుషుడైన దుర్యోధనుని మనం అనుసరిస్తూనే ఉన్నాం, దాని ఫలితం అనుభవించక తప్పదు. పైగా మనం ఏం చేయాలనే నిశ్చయం నీకు సేనాధ్యక్షుడిని చేశాడు కనుక ఒక్కసారి గాంధారి ధృతరాష్ట్రంతో చర్చించి మనం చేద్దాం. ఎందుకు ఇటువంటి మాట? నీలో ఈ ప్రతీకార బుద్ధి మంచిది కాదు సుమా అని ఒక అద్భుతమైన కొన్ని విషయములు ఇక్కడ చెప్తున్నాడు. ఇవి ప్రతివాడు గుర్తుపెట్టుకోవలసిన ధర్మ సూక్ష్మములండి. శుశ్రూషరపు దుర్మేధ పురుషో అనియతేంద్రియ నాళం వేదయితుం కృష్ణౌ ధర్మార్థావితి మే మతి. నీకు ధర్మములు తెలియవని మీ మనం కొన్ని స్థితుల్లో ధర్మాలు చెప్పినా తలకు ఎక్కవు. ఇది తెలుసుకోండి. ఇక్కడ కొంతమంది చెప్తూనే ఉంటారు, వాడి పని వాడు చేస్తూనే ఉంటాడండి. ఇంకా తెలియని వాడికి చెప్తే అయ్యో ఇన్నాళ్ళు తెలియలేదండి నేను చేస్తానంటాడు. కానీ తెలిసిన వాడి చే ధర్మం చేయించడమే మహాకష్టం. ఇది బాగా తెలుసుకో ఇక్కడ. అందుకే మేధావులే ప్రపంచానికి ప్రమాదం, వాడు అధర్మపరుడైతే. ఇది తెలుసుకోవాల్సినది. ఈ మాటలు ఇక్కడ నిజానికి 3-4 శ్లోకాల్లో అద్భుతం చూపిస్తున్నాడు. ఇక్కడ ఎవడికైతే ఎంత తెలివైన వాడైనప్పటికీ కూడా ఇంద్రియాలపై అదుపు లేనటువంటి వాడు, ఇంద్రియాలపై అదుపు లేని వాడి బుద్ధి కలుషితమవుతుంది, వాడు ధర్మార్థాల గురించి చెప్పినా పూర్తిగా అర్థం చేసుకోడు. ఇది తెలుసుకోవాల్సిన ఉంది. ఇంద్రియాలకు అదుపు లేదు, ఇదొకటి. రెండు, మేధావి అయినప్పటికీ కూడా వినయం అలవరచుకోకపోతే ధర్మార్థ నిశ్చయం చెయ్యలేడు. వినయం ఇది చాలా ప్రధానమైనది, అది లేకపోతే. అలాగే సూర్యుడైనప్పటికీ కూడా పండితుల్ని సేవించినా కూడా ధర్మం రాదయ్యా. ఇది ఎలాగో అంటే ఒక గరిటిని పప్పులో ఎంత తిప్పినా పప్పు రుచి గరిటికి ఎలా రాదో పండితులతో సాంగత్యం చేసినా ధర్మం రాదు అని చెప్పాడు. ఇక్కడ ఎన్ని అద్భుతమైన ఉపమానాలు చెప్తున్నాడు. ప్రాజ్ఞుడైనటువంటి వాడు మాత్రము నాలుకకి ఇలా తగిలితే అలా రుచిని ఎలా గ్రహిస్తుందో నాలుక వలె ప్రాజ్ఞుడైన మాత్రం సత్సంగంతో ధర్మాన్ని తెలుసుకుంటాడు, లేని వాళ్ళు గరిట్లో ఉంటారు. ఇన్ని చెప్పాడు. వెంటనే పితృహంతృనహం హత్వా పంచాలా నిషి సప్తువికే, నువ్వు చేసేది పాపము పాపమని చెప్తే పాపమైనా సరే చంపుతాను అన్నాడు. ఇక్కడ చస్తే దుర్గతులకు పోతావు, పోతే పోయాను దుర్గతులకు పోతా. కామం కీట పతంగోవా జన్మ ప్రాప్య భవామి వై, తర్వాత జన్మలో కీటకంగా పురుగ్గా పుడతానో నరకాలకు పోతానో, కానీ వాళ్ళు చంపి తీరుతాను అన్నాడు. ప్రబలమైనటువంటి నిర్ణయం. ధర్మమో అధర్మమో చర్చలేదు ఇక్కడ. వెంటనే మీరు వస్తే రండి, లేకపోతే లేదు బయలుదేరుతాను అని చెప్తే వెనకాల వీళ్ళు బయలుదేరారు కానీ చూస్తున్నారండి. తిన్నగా దృష్టజుమ్నుడు మొదలైన పాంచాలురు ఉన్న శిబిరం వైపు వెళ్ళాడు. ఆ శిబిరం గుమ్మం దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా అక్కడ చంద్ర సూర్య సమానమైన తేజస్సుతో విశాలమైనటువంటి శరీరంతో ఒక మహాపురుషుడు నిలబడి ఉన్నట్ట. మహా తేజస్సు అగ్నిమయంగా ఉంది. చూస్తూనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. అతను ఎలా ఉన్నా అంటే పులితోలు ధరించి ఉన్నాడు, జింక చర్మం ఉత్తరీయంగా వేసుకున్నాడు, పామును యజ్ఞోపవీతంగా పెట్టుకున్నాడు, హిరణ్య బాఘవే సేనాన్యే దిశాంచ పతయనమః పెద్ద చేతులతో ఉన్నాడు. పైగా నోరు తెరిచేట, నోరు తెరవగానే అగ్నిజ్వాలలు వస్తున్నాయట. ఆ స్వామి యొక్క కనుల నుంచి నోటు నుంచి అగ్నిజ్వాలలు వస్తూ ఉంటే, వివిధలైన ధ్వనులు వినబడుతుంటే, అగ్నిజ్వాలలలోంచి శంఖచక్ర గదాలు ధరించిన విష్ణుమూర్తులు 100,000 కొలది కనబడుతున్నట్టు. ఇక్కడ ఏం అద్భుతమైన సన్నివేశం చూడండి. ఇక్కడ ఆ సన్నివేశం చూడగానే వణికిపోయాడు, ఒక్కసారి భయపడిపోయాడు. ఇదేదో వింత ప్రాణి అనుకుని దివ్యాస్త్రాలను ఆయనపై ప్రయోగించట్టు. ఇక్కడ మాయండి, సాంభవ మాయ వైష్ణవ మాయ కలిపి ముప్పిరుకుంటే ఇంకేముంటుంది? అక్కడ దివ్యాస్త్రాలు ప్రయోగిస్తే అవన్నీ మందహాసం చేస్తున్నాడు ఈయన. అగ్నిలోకి దూరిన మిడతల్లా అవన్నీ లోపలికి పోయేటం, మొత్తం చేతిలో మొత్తం అన్ని సర్వం అస్త్రాలు అయిపోయాయి. ఇదేమిటా అని చూస్తుంటే అక్కడ ఒక అద్భుతమైన బంగారు వేదిక మీద అగ్నిజ్వాలల హోమగుండం కనబడుతుంది. చూస్తున్నాడు, ఇదేమిటి అనుకుంటున్నాడు. హోమగుండంలోంచి రకరకాలైనటువంటి మహానుభావులైనటువంటి శక్తిస్వరూపాలు గోచరిస్తున్నాయి. ఆ శక్తిస్వరూపాలు జాగ్రత్తగా వింటే మొత్తం వర్ణన మనం చేయలేం, కానీ ఒక్క మాట చెప్పాలండి. సహస్రాణి సహస్ర సోయే రుద్ర అది భూమ్యాం, అదండి ఇక్కడ రుద్రగణములు ప్రమద గణములు గోచరిస్తున్నాయి. ఒక్కొక్కరు ఎలా ఉన్నారంటే కొందరు అద్భుతమైన సుకుమారమైన రూపాలతో ఉన్నారు, మరొకొందరు ఉగ్రమైన రూపాలతో ఉన్నారు. గొప్ప గొప్ప జ్ఞానులు, మహాత్ములు, దేవతలను కూడా గడగడలాడించు ప్రపంచాన్ని శాసించే శక్తులు ఒక్కొక్కరు కూడా అందులో గోచరిస్తున్నారు. ಬ್ರಹ್ಮಾಂಡ ವ್ಯಾಪ್ತ ದೇಹಾ ಭಸಿತಯಮರುಚಾ ಭಾಸಮಾನ ಭುಜಂಗೈ ಕಂಠೇ ಕಾಲ ಕಪರ್ದಾ ಕಲಿತ ಶಶಿಕಲಾಶ್ಚಂಡ ಕೋದಂಡ ಹಸ್ತಾ ತ್ರಿಯಕ್ಷಾ ರುದ್ರಾಕ್ಷಮಾಲಾ ಸಲಲಿತ ವಪುಷಾ ಶಾಂಭವ ಮೂರ್ತಿಭೇದಾ ರುದ್ರಾ ಶ್ರೀ ರುದ್ರಸುಕ್ತ ಪ್ರಕಟಿತ ವಿಭವಾ ನ ಪ್ರಯಚ್ಛಂತು ಸೌಕ್ಷಮ. ಅಲಾಂಟಿ ವಾಳು ಕನಬಿಡ್ತಾರಲ್ಲಿ, ಸಹಸ್ರಾಣಿ ಸಹಸ್ರಸೈ ರುದ್ರಾದಿ ಭೂಮ್ಯಾಂ ತೇಷಾಂ ಸಹಸ್ರ ಯೋಜನೆ ವಧನ್ವಾ ತನ್ಮಸಿ. మహాత్ములైనటువంటి వాళ్ళు గోచరిస్తున్నారు. ఇది చూస్తూ ఆశ్చర్యపోతున్నాడు. ఇందరు రుద్రగణములతో ఉన్న మహారుద్రుడైన సాంబశివుని దర్శిస్తూ ఒక్కసారి భయచకితుడై, స్వామి నీ పట్ల నేను చేసిన అపరాధాన్ని మన్నించు, నీ అనుగ్రహం నాకు కావాలి, నన్ను నేను నీకు అర్పించుకుంటున్నాను అని చెప్పి మండుతున్న అగ్నిహోత్రంలో దూకేడు అశ్వత్థామ. ఇక్కడ తనని తాను శివార్పణమని రుదుకుతున్నాడు. తనను తాను అర్పించుకున్న వాడిని రక్షించక తప్పదు దైవానికి. వెంటనే అశ్వత్థామను బ్రతికించి అంటున్నట్ట, ఏమిటి నీ విషయం, నువ్వెందుకు వచ్చావో నాకు ఇక్కడ తెలుసు, కానీ పాంచాలుల్ని పాండవుల్ని నేను రక్షిస్తున్నాను ఇంతవరకు. ఎందువల్ల రక్షిస్తున్నానంటే ఈ అనంతమైన విశ్వంలో నా కృష్ణుడి కంటే ప్రియమైన వాడు మరొకడు లేడు ఇది చెప్తున్నాడు కృష్ణుడు. ఎందుకయ్యా అంటే కృష్ణుడు నారాయణుడు అది ఎలాగూ నిజమే, కానీ కృష్ణుడుగా ఆయన అవతరించినప్పుడు ఎంత నిర్మలమైన పరిపూర్ణమైనటువంటి స్వరూపం కృష్ణ పరమాత్మది. సత్య శౌచ ఆద్యవచ్చాగై తపస నియమేన చ క్షాంత్యా భక్త్యా చ ధృత్యా చ బుద్ధ్యా చ వచసా తథా. ఆ కృష్ణుడు సత్యము శౌచము ఆర్జవము త్యాగము తపస్సు నియమము క్షమ అదేవిధంగా పెద్దల పట్ల శాస్త్రముల పట్ల భక్తి ధృతి బుద్ధి వాక్శక్తి ఇన్ని దివ్య గుణములు కలిగినటువంటి ఆ పరమాత్మ యథావదహమారార్థ కృష్ణేన అక్లిష్ట కర్మణ తస్మాదిష్టతమ కృష్ణోదన్యో మమన విద్యతే. ఆ కృష్ణుడు నన్ను ఎంతో ప్రేమగా ఆరాధిస్తూ ఉంటాడు, నేను ఆయన్ని ఆరాధిస్తూ ఉంటాను. కృష్ణుని కంటే నాకు ప్రియమైన వాడు ఈ విశ్వంలో మరొకడు లేడు, కృష్ణాదన్యో మమన విద్యతే ఇది తెలుసుకోవాలండి. అందుకని మేము శివభక్తులని చెప్పి విష్ణువుని తక్కువగా చూస్తే ఆ శివుడు అనుగ్రహించడు ఇది తెలుసుకోవాలి. అలాగే మేము విష్ణు భక్తులు అని చెప్పి శివుణ్ణి తక్కువగా చూస్తే ఆ కృష్ణుడు అనుగ్రహించాడు ఇది తెలుసుకోవాల్సినది. అందుకే ఒక మాట అన్నాడు, కృష్ణేన అక్లిష్ట కర్మణ అహం ఆరార్థ. అక్లిష్ట కర్మణ సంపూర్ణుడైనటువంటి ఆ స్వామి చేత నేను పూజింపబడుతూ ఉంటాను, నాకు ఆయన చాలా ఇష్టమైన వాడు. అయినా నువ్వు నిన్ను నువ్వు హవిస్సుగా సమర్పించుకున్నావు గనక నీ ఉద్దేశం ఏంటో నాకు తెలిసింది. ఆ కృష్ణుడు వీళ్ళకి రక్షకుడుగా ఉన్నారు గనక ఇప్పటి వరకు రక్షించాను పంచాలురని, ఇప్పుడు ఇంకా పంచాలురు మరణించే సమయం దగ్గరకు వచ్చింది కనుక నువ్వు విజృంభించు అని చెప్పి ఒక ఖడ్గాన్ని చేతికిచ్చి తనలోంచి ఒక తేజస్సును అశ్వత్థామలోకి ప్రవేశింపజేశాడు పరమేశ్వరుడు. తెలుసుకోవాలి ఇక్కడ ఏమిటి ఇందులో నాంతర్యం మనం గమనించాలి. అంటే పాంచాలురు కూడా వధింపబడవలసిన వాళ్ళే, మనకంటే వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు పై వాళ్ళు ఉంటుంది కానీ కాలం లెక్కలో ఎవరైనా ఒకటేనండి. ఎందరో మహాత్ములు మహాత్ములే విడిపోయారు కాలంలో, చూస్తున్న మనకి ఏమిటి క్రూరం అనిపిస్తుంది చెప్పలేము. 32 ఏళ్ళు శంకర భగవత్పాదులు వెళ్ళిపోయారంటే అకాల మృత్యువు అంతా మౌనం ఆలోచించండి. వాళ్ళు వచ్చిన పని పూర్తి చూసుకున్నారు, ప్రతి వాడికి ఒక కాలం ఉంటుంది. అందుకే మనం ఇది అర్థం చేసుకోవడం కోసం దివ్యులైన వాళ్ళు మానవ ఉపాధిలోకి వస్తే తప్పనిసరి ఉంటారు, ఎంత వేగం మళ్ళీ దివ్యత్వం వెళ్ళిపోదామా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఆలోచించవలసిన మరొక అంశం. నీకు వచ్చిన పని పూర్తయింది, ఈ దుష్టజ్యుమునుడు అవసరం కొన్నిటి కోసం, అదేవిధంగా అక్కడున్న మరికొందరు ఉన్నారు వీళ్ళందరూ అవసరం. ఇప్పుడు అయిపోయింది వాళ్ళని, వాళ్ళని పోగొట్టాల్సిందే. పైగా కృష్ణుడు రక్షకుడుగా ఉన్నారు గనక ఇప్పటి వరకు కాపాడని ఇప్పుడు వెళ్ళన్నాడు అంటే ఇప్పుడు కృష్ణుడు రక్షకుడుగా లేడా అంటే ఆ కృష్ణుడు అక్కడ ఉండకుండా పక్కకి తప్పించుకొని శివుడికి అప్పచెప్పడు పూర్తి చేసేయని. ఇది దీనిలో ఉన్నటువంటి రహస్యం, అది రహస్యం దీంట్లో. అందుకు ఆ కత్తినిచ్చాడు. వెంటనే అశ్వత్థామ బయలుదేరండి. ఇక్కడ అశ్వత్థామ మామూలు అశ్వత్థామ కాదు, ఒక రౌద్రావేశం ఆవేశించిన అశ్వత్థామ సామాన్యం కాదు ఇక్కడ. అయితే బుద్ధి మాత్రం దుర్బుద్ధే, శక్తి మాత్రం రుద్రశక్తి తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు, దుర్బుద్ధికి ఫలితం అశ్వత్థామ అనుభవించవలసినదే, చేయవలసింది మాత్రం చేయాల్సిందే ఇది తెలుసుకోవాలి. ఒక దొంగ మన మీద పడి డబ్బు దోచుకుపోయాడు, జాతక ప్రకారంగా ఆ రోజు మనకు దొంగ మన మీద పడతాడు అని రాసింది. తర్వాత ఆ దొంగని శిక్ష వేస్తూ ఉంటే నీకు శిక్ష వేస్తున్నామంటే నన్నేం చేయమంటే అతని జాతకంలో ఉందంటే ఏం చేస్తారంటే ఇక్కడ ఆ దొంగని శిక్షిస్తారా మానతారా ఇదే తేల్చడం మహాకష్టం అండి. వీడు జాతకంలో ఉన్నందుకు వీడు అనుభవించాడు అయిపోయింది, కానీ వాడు శిక్షించాల్సిందే ఇది తెలుసుకోండి ఇక్కడ. కనుక వాళ్ళ జాతకాలను ఉన్నారు వాళ్ళు పోవాలి కనుక వీడు నిమిత్తం అయ్యాడు, కానీ వాడు చేసిన దుర్బుద్ధికి వాడు ఫలితం అనిపిస్తాడు. జాగ్రత్తగా తెలుసుకోవాలండి ఇలాంటి ధర్మ సూక్ష్మాలు. ఇవి తెలియకపోతే అశ్వత్థామని శివుడే పంపాడు కదండి, అశ్వత్థామ తప్పేదంటారు మళ్ళీ అశ్వత్థామ భక్తులు, ఇది కూడా వచ్చింది బాధ. అందుకే ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉంటాయండి సూక్ష్మాంశములు, దైవ లీలలు అంటారు. నీకు అర్థం కాకపోతే లీలను దండం పెట్టు అంతే తెలుసుకో ఇక్కడ, లేదా అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. మొత్తానికి కత్తి పట్టుకు వెళ్ళాడు. ఆ కత్తి పట్టుకుని తిన్నగా దుష్టజుమ్నుడు పడుకునుంటే వెళ్ళాడండి. వెళ్ళి ఆ వాడి మీద కూర్చున్నాడు, కింద తోశాడు, వెంటనే పడ్డాడు. అసలే నిద్దట్లో ఉన్నాడు, హఠాత్తుగా పడేడు. ఇప్పుడు చూసి నువ్వు ఎవడు వెయ్యా అన్నాడు. నేను అసత్తామనని అలా కనిపించట్లేదు ముఖంలో, ఏదో భయంకరమైన నూతన క్రూరత్వం కనిపిస్తోంది. భయంకరమైన దానితో అతన్ని మెడ నరికి గుండెల్లో పొడిచి భయంకరంగా సంహరించాడు దుష్టజుమ్నని. వెంటనే ఆ దుష్టజుమ్నుడికి ఈ విధంగా జరుగుతుందని తెలుసుకుని పైగా గొంతు మీద గుండెల మీద తొక్కి పశువుని కొట్టినట్టు కొట్టేటండి, సంహరించడమే కాకుండా. ఆ తర్వాత మహావీరంగా వస్తూ ఉంటే అటు చుట్టూ చూసిన సేనలు పరిగెడుతున్న ఇతరుడి యొక్క వీరత్వాన్ని చూసి భయపడిపోయి అప్పుడు అతన్ని ఎదుర్కొనడానికి పాండవుల పుత్రులు ఐదుగురు కూడా ధనుస్సులు తీసుకుని వస్తే వాళ్ళని కూడా నిర్దాక్షిణ్యంగా సంహరించాడు. ఆ తర్వాత శిఖండి మీదకు వచ్చాడు యుద్ధానికి, ఆ శిఖండిని కూడా రెండు ముక్కలుగా సంహరించాడు. ఇక్కడ ఈ విధంగా శిఖండి కూడా పాంచాలుడే. ఇలా వీళ్ళందరినీ సంహరించాడు. పైగా ఆ సమయంలో ఇతని తీవ్రత ఎలా ఉన్నది అంటే అక్కడున్న సైనికులందరికీ కూడా కాళరాత్రి కనబడింది. అండి అక్కడ కాళరాత్రి కనబడింది. ఆ కాళరాత్రి ఎలా కనబడిందో వర్ణిస్తున్నాడు ఇక్కడ సన్నివేశం. రుద్రశక్తులు ఆవేశించాయి, కాళరాత్రి ప్రవేశించింది. ఈ కాళరాత్రి అనేక సమయాల్లో యుద్ధాల్లో కూడా రాత్రి వేళ నిద్రపోతున్నప్పుడు కొంతమందికి మాత్రం శిబిరాల దగ్గర కాళరాత్రి తిరుగుతూ తన పరివారంతో వెళ్ళడం కనబడుతుందట. కాళరాత్రితో పాటు ఇక్కడ తెగిపడిన సేనకులు మొదలైన వాళ్ళ దగ్గర పిశాచాలు భూతాలు ప్రేతాలు నర్తన చేస్తూ కనబడుతున్నాయి. ఇప్పుడు అందరికీ దర్శనమిచ్చేటండి. ఆ కాళరాత్రి ఎలా పెడుతుందంటే భయంకరంగా జుట్టు విరబోసుకుని నాలుక వేలాడుతూ ఎర్రనిటువంటి కళ్ళతో గర్జన చేస్తూ పాటలు పాడుకుంటూ తన సఖులతో వచ్చింది కాళరాత్రి అక్కడికి. అక్కడికి వచ్చి పగ ఎర్రని మాలలు చందనము ధరించి ఎర్రని వస్త్రాలు పట్టుకుని పాశాలు చేత్తో పట్టుకుని అక్కడ మరణించిన వారి యొక్క దేహాలని అంటే సూక్ష్మదేహాలని పాశాలతో బంధించి లాక్కుపోతుంది కాళరాత్రి తన పరివారాలతో సహా. ఆ దృశ్యాన్ని చూస్తూ బతుకున్న వాళ్ళు హడలిత్తేరండి. అంత క్రూరమైన రాత్రి అది, సామాన్యమైన రాత్రి కాదు. అందుకే ఇది ఆ సౌప్తిక పర్వం, సుప్తిలో ఉన్నటువంటి స్థితిలో జరుగుతున్న ఉగ్రమైనటువంటి ఆ స్వరూపం, తలంచుకుంటూనే బీభత్సమైనటువంటి స్వరూపం. ఈ విధంగా విజృంభించి వాళ్ళందరినీ సంహరించి క్రూరంగా అరుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అశ్వత్థామ. ఈ మాట వినగానే ఇదంతా సంజయుడు చెప్తున్నాడు కదా ధృతరాష్ట్రుడితో, ధృతరాష్ట్రుడు అన్నాడు. ఎంత దుర్బుద్ధి చూడండి వాడికి వదులుతూ అంటున్నాడు, ఇలాంటి మహాకర్మ చేయగలిగిన అశ్వత్థామ అది మునిపే చేసి ఉంటే ఇంత యుద్ధం ఉండేది కాదు కదా, వీళ్ళందరూ సంహరింపబడేవాళ్ళు కదా అంటే ఎందుకు ముందు చెయ్యలేదు అశ్వత్థామ అంటే ఆ ముందు కృష్ణార్జునులు పాండవులు నిలబడ్డారు కనుక చెయ్యలేకపోయాడయ్యా. అది తెలుసుకో, కృష్ణార్జునులు అంటే చెయ్యలేరు. మరి ఇప్పుడు ఏమైంది? ఆ సమయంలో కృష్ణుడు ఇతర పాండవులు సాత్యకి లేరు, అక్కడ లేరు గనకనే వాడా పని చేయగలిగాడు. అంటే కృష్ణుడు ఎందుకు లేడు? మళ్ళీ అక్కడ ఒక ప్రమాదం జరుగుతోందని బయలుదేరాడే. అంటే అర్థం ఏంటంటే ఆ ప్రమాదంలోకి పాండవులు నెట్టబడకుండా ఉండడం కోసం వాళ్ళని శిబిరం నుంచి తప్పించాడు. ఇక్కడ శిబిరం నుంచి పాండవులను తప్పించినటువంటి వాడు వీళ్ళని ఎందుకు తప్పించలేదు అంటే ఇంకా వీళ్ళు తప్పించుకోకూడదు, వీళ్ళ పని పూర్తయింది, వీళ్ళు ఉండాలి. లెక్కంత జాగ్రత్తగా ఉందండి ఇక్కడ చూడండి. ఆయనకు అయిన వాళ్ళు ఎవరు, కాని వాళ్ళు ఎవరు, ఎవడు ఉండాల్సిన వాడు ఎవడు పోవాల్సిన వాడని లెక్క తప్ప అయిన వాళ్ళు ఎవరు కాని వాళ్ళు లెక్కలేదు ఆయన దగ్గర. తెలుసుకోండి ఇక్కడ ధర్మాత్ముడైనా పోవాలి అధర్మాత్ముడైనా పోవాలి, ఎవడైనా వెళ్ళక తప్పదు, వెళ్ళే పద్ధతుల్లో తేడా ఉంటుంది. అందుకే కాల కలయితామహం, లెక్క పెట్టేవాళ్ళలో కాలాన్ని నేను అన్నాడు ఆయన. కౌంటింగ్ ఇది అర్థం చేసుకోవాలి. ఇందులో నిర్దాక్షిణ్యం లేదు, లెక్కలెక్కే. మనకు అర్థం కాక ఏమనుకుంటో దుష్టజుమ్నుడు అగ్ని యొక్క అంశ తిరిగి అందులోకి వెళ్ళిపోయాడు. తెలుసుకోవాల్సింది ఎవరికి వాళ్ళు అలా అలా వెళ్ళిపోయారు, వాళ్ళ యొక్క పూర్వ శరీరాల్లోకి వాళ్ళు వచ్చిన పని అయిపోయింది అంతే. ఒక పని కోసం వచ్చారు, పని అయిపోయింది. ఇది అర్థం చేసుకోవాలండి ఇక్కడ. ఇది అర్థం చేసుకుంటే దుఃఖమే లేదు. అందుకే భారతం జాగ్రత్తగా చదువుతూ ఉంటే ముందు ధర్మం గెలవాలి అధర్మం ఓడాలి అంటూ అంటూ అంటూ ధర్మాధర్మాలకు అతీతమైనటువంటి ఒక వేదాంత జ్ఞానం పరిణమిస్తుంది భారతంలో. అది దాని యొక్క ఉపధర్మ. జాగ్రత్తగా చూడవలసింది భారతాన్ని అది. ఇక్కడ ఇంకా ధర్మం ఎవరు అధర్మం చర్చ కాదు, రెండు దాటిపోవాలి, ఆ స్థితికి తీసుకెళ్ళిపోతుంది. అందుకే వేదాంత విద్య భారతం, ఇది తెలుసుకోండి ఇక్కడ. ఇక్కడ ఈ అద్భుతమైనటువంటి ఆ సన్నివేశం, ఒళ్ళు గగురు పొడిచేటువంటి సన్నివేశంలో సాత్యకి పాండవులు కృష్ణుడు వేరే చోటున్నారు. అది వచ్చింది. ఇప్పుడు వార్త తెలిసింది, యుధిష్ఠిరుడు ఎక్కడైతే ఏ శిబిరం వద్దకు ఉన్నాడో ఆ శిబిరం వద్దకు దుష్టజుమ్ని పరివారం వచ్చి వార్త చెప్పగానే యుధిష్ఠిరుడు వలవల ఏడ్చాడు ఒక్కసారి. ఏడ్చి ఎటువంటి పరిస్థితి మనకు ఏర్పడింది, ఏం మిగుల్చుకున్నాం మనం, యుద్ధంలో గెలిచామని ఏమిటి గర్విస్తాం, దీన్ని బట్టి గర్వించడానికి కూడా వీల్లేదయ్యా, వచ్చింది అనుభవించు అని వేదాంతం కనబడుతుంది. నీకేం చేస్తాం, నేను సాధించానందు కూడా నీకు నిమిత్త మాత్రం భగవద్గీత అందుకే చెప్పాడు. అది తెలుసుకోవాలి, తర్వాత సన్నివేశాలు అర్థం చేసుకోవాలి. ఇక్కడ అందుకే నేను సాధించాను, నీవేం లేదు, నిన్ను నిమిత్తంగా నేను చేశాను, నువ్వేం మిగిలిందో అది చెయ్యి, నువ్వు చేయాల్సింది చెయ్యి, తర్వాత అంతే. నీ వాళ్ళెవరు, పై వాళ్ళెవరు, రెండు వదిలేయి. ఆ వదిలేయాలి అంటే వదిలే పరిస్థితి కూడా కల్పిస్తున్నాడు ఇక్కడ. ఇంకేమిటి, తన వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ ఏం మిగిలేరు ఇక్కడ. నా కొడుకులు మరణించారు, ద్రౌపది గుండె పగిలేలా ఏడుస్తోంది ఆ సమయంలో. పుత్రులందరూ చేతికి ఎదుగొచ్చిన పుత్రులండి, ఇంకా వాళ్ళు వివాహం కాలే, సంతానం లేదు, మరణించారు, ఎంత బాధ అది. కానీ వెనకాల కథలు ఒక్కసారి తెలియాలి. ఎవరు ఆ ఇదుగురు పంచ ఉపపాండవులు ఎవరు? దేవదానవ వంశావతరణ అనే అధ్యాయం మనం చెప్పుకున్నాం, చాలా ముఖ్యమైనది. రెండో రోజు మూడో రోజు అది గుర్తుపెట్టుకోవాలి. అక్కడ చూపిస్తున్నాడు, ఒకప్పుడు ఇది భారతంలో కనబడదు, మరొక పురాణంలో వ్యాసుడే చెప్తున్నాడు. ఇది ప్రామాణికమైనటువంటి అంశం. ఇక్కడ హరిశ్చంద్రుడిని, విశ్వామిత్రుడిని రకరకాల యాతను గుర్తు చేస్తున్నాడు. ఎందుకు? పరీక్ష, మహర్షి పరీక్ష చేస్తున్నాడు. ఆ సమయంలో నిరంతరం హరిశ్చంద్రుని చేత ఆరాధింపబడుతున్న దేవతలు ఉంటారండి. దేవతల్లో అనేక రకాలు ఉంటారు. నిత్యం ఆరాధింపబడే దేవతలు విశ్వేదేవులు ఒకరు, వైశ్వదేవం అంటూ ఉంటాం, విశ్వేదేవులు. అదేవిధంగా పితృదేవతలు, వీరందరూ ఆరాధింపబడతారు. విశ్వేదేవుల్లో ఎన్ని రకాల వెరైటీలు ఉన్నాయో మనకు తెలియదు. విశ్వేదేవ స్థానంలో, శ్రాద్ధకాలంలో, రకరకాల శ్రాద్ధాలలో విశ్వేదేవుల పేర్లు మారుతూ ఉంటాయి. మనకు తెలిసి ఇద్దరికి పిలిచి భోజనం పెట్టామని చూస్తాం, కానీ అక్కడ ఆవహింపబడుతున్న శక్తులు ఏమిటో పరిశీలిస్తే మరింత శ్రద్ధగా శ్రాద్ధం చేస్తామని ఆలోచించారు. విశ్వేదేవులు ఉంటారు, వాళ్ళు ఇప్పుడు దేవతలు, వాళ్ళు వాళ్ళ రక్షణ అవసరం. వాళ్ళ రక్షణ వల్ల సంతానము, సౌభాగ్యము వర్ధిల్లుతాయి. విశ్వేదేవులు ప్రధానంగా, విశ్వేదేవుల్లో ఒక ఐదుగురు ప్రధానులు. ఆ విశ్వేదేవులు హరిశ్చంద్రుడి చేత ఆరాధింపబడే వాళ్ళు. విశ్వామిత్రుడు చేస్తున్నటువంటి కఠినమైన పరీక్ష చూసి ఎంత క్రూరమైన పని చేస్తున్నాడో ఈ మహర్షిని చెవులు గుసగుసలాడుకున్నారట. అది విన్నాడు విశ్వామిత్రుడు. నేను ఒకనొక దైవ కార్యం కోసం పనిచేస్తుంటే మీరు ఈ మాట అన్నారు కనుక మీరు మానవ జన్మ పొందుదురుగాక అన్నారు. దేవతలకు భయంకరమైన అంశం ఏమిటంటే మానవ శరీరం పొందడమంటే, అది తెలియాలి. ఇక్కడ చాలా జుగుప్సాకరమైన అంశం వాళ్ళకి, ఎందుకంటే ఈ రక్తమాంసాస్త్రమయమే జనని జఠరంలో ప్రవేశించి అందులోంచి రావడం వల్ల జుగుప్స, ఆ శాపం కలిగింది. ఏం చేస్తారు? అయ్యో ఎలా దీని నుంచి పరిహారం అంటే ఈ దోషానికి గాను కొంతకాలం ఉంటూ ఎక్కువ కాలం ఉండకుండా మీరు వచ్చేస్తారులే వెనక్కి అన్నట్ట. వా విశ్వేదేవులు, ఉప పాండవులు, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఈ లెక్కలు మనకు తెలియం. సర్వజీవుల యొక్క గతులు తెలిసేటువంటి పరమాత్మకు తెలుస్తాయి, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ మొత్తానికి శివుడి పన, కృష్ణుడి పన, ఇద్దరు కూడబొలుక్కు చేసిన పని, ఇది తెలుసుకోవాల్సింది. మొత్తం ఇది పని ఎప్పుడైతే జరిగిందో, యుధిష్ఠిరి శిబిరంలో దుఃఖాలు, ఆ దుఃఖంలో ద్రౌపది ఏడుస్తుంది. వెంటనే భీముడి దగ్గరకు వచ్చి ఒక మాట అన్నది, అశ్వత్థామని నువ్వు సంహరిస్తే కానీ నేను ఊరుకునేది లేదు, అంతవరకు నేను ప్రాయోపవేశ దీక్షలోనే ఉంటాను సుమహ అని గట్టిగా పట్టుబట్టింది. అప్పుడు వెంటనే బయలుదేరి బయలుదేరి భీముడికి చెప్పింది, నీ మీదే నాకు నమ్మకం, నువ్వు వెళ్ళానది చక్ర. వెంటనే యుధిష్ఠిరుడు ఒక మాట అంటాడు, ఒకవేళ ఆయన వెళ్ళి సంహరించేయని చెప్పిన అశ్వత్థామని ఎక్కడ పట్టుకుంటాం, ఎలా పట్టుకుంటాం, సంహరించి ఆనవాళ్ళు ఎలా తెస్తాం, గురుపుత్రుడు బ్రాహ్మణుడు ఎలా సంహరిస్తాం, ఇవన్నీ ఆలోచించు. అంటే అతన్ని సంహరించిన, ఆ సంహరించిన తర్వాత తలపై ఒక మణి ఉంటుంది, ఆ మణి తీసుకువచ్చి నాకు ఇచ్చాక నేను ఒకసారి చూస్తాను, తర్వాత యుధిష్ఠుడిని శిరస్సుపై అది అలంకరిస్తే అప్పుడు నేను శాంతి చెందుతాను అని ఎప్పుడైతే భీముడిని పంపినదో భీముడు మహోత్సవంగా బయలుదేరిపెట్టాడు. అది కృష్ణుడికి తెలిసింది. అప్పుడు కృష్ణుడికి అర్జునుడికి తెలియలేదు, ఏమిటి భీముడు బయలుదేరిపోయాడు అశ్వత్థామ మీదకి, ఎంత పని జరిగింది. అశ్వత్థామ మహాక్రూరుడు, అతడికి ద్రోణుడు ఇచ్చినటువంటి బ్రహ్మాస్త్రం ఉంది, బ్రహ్మశిరోనామక అస్త్రం, మహాక్రూరుడయ్యా అతను, తెలుసుకో. విచక్షణ లేనటువంటి వీరుడు అశ్వత్థామ. అతడి నుంచి భీముడిని కాపాడకపోతే ప్రమాదం. అర్జున రథంతి అన్నట్టు. ఇక్కడ వెంటనే రథం సిద్ధం చేశారు. కృష్ణ పరమాత్మ దారుగుడు తోలుతున్న రథం ఎక్కాడు. అప్పుడు కృష్ణునికి అటు ఇటు అదే రథం మీద యుధిష్ఠిరుడు అర్జునుడు ఉన్నట్టు, వేరువేరు రథాలు కాదు. ఆ వెళుతున్నటువంటి స్వామి ఏ విధంగా గోచరిస్తున్నాడు అంటే అటు ఇటు అశ్విని దేవతలు ఉంటూ ఉండగా ఇంద్రుడు ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. ఇక్కడ ఆ వెళుతోంది ఆ భవ్యమైనటువంటి రథం. ఆ వెళుతూ ఉండగా పైగా అప్పుడు యుధిష్ఠిరుడితో చెప్తున్న వీడు చాలా దుర్మార్గుడు, ఎందుకంటే వాళ్ళ నాన్నకు కూడా వీడి మీద నమ్మకం లేదు తెలుసా, ద్రోణాచార్యుడి మీద. అర్జునుడికి దివ్యమైన బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చాడు ద్రోణాచార్యుడు, ఉపసంహారంతో సహా నేర్పాడు. కానీ అశ్వత్థామ నాకు నేర్పు నాకు నేర్పు అన్నాడు, కేవలం పోటీతో. కొడుకు కదా చెప్పాడు. చెప్పినప్పుడు ఒక మాట అన్నాడు, నువ్వు యుక్తాయుక్త విచక్షణ లేకుండా దీన్ని ప్రయోగించరాదు, అస్త్రములుంటే సరిపోదండి, యుక్తాయుక్త విచక్షణ శాస్త్రబలం ఉండాలి, కనుక తొందరపడకు, ఇది అనవసరంగా ప్రయోగించావా, ఆ ప్రయోగించిన చోట 12 ఏళ్ల క్షామం ఉంటుంది. చాలా ప్రమాదకరమైన అంశం, సామాన్యం కాదు, సంహరించడమే కూడా భయంకరమైనది అది. అందుకని వీటిని ఎప్పుడు పెడితే అప్పుడు ప్రయోగించకూడదని చెప్పాడు. అయినా వాడు దుర్మార్గుడు అశ్వత్థామ. ఒకప్పుడు మీ ఎవ్వరికి తెలియని ఒక సంఘటన చెప్తున్నాను వినండి అంటున్నాడు కృష్ణుడు. ఒకసారి ద్వారక్కు వచ్చాడు అశ్వత్థామ. వచ్చిన వాడు ఊరుకోకుండా నా దగ్గరకు వచ్చి, నీ ఆయుధం నాకు ఇస్తావా అని అడిగాడు. ఎందుకురా బాబు అని అడిగాను నేను. అడిగితే ఏం లేదు, నా దగ్గర బ్రహ్మశిరో నామక అస్త్రం ఉంది, అది నీకు ఇస్తాను అని అడిగాడు. సరే నీకు నా ఆయుధాలు ఏవి కావాలో చూడని దగ్గర పెట్టేటండి అన్నీ కూడా. ఇదిగో ఇది నేను పట్టుకునే గద, ఇది కౌమోదకి అంటారు దాన్ని. ఇది నేను ధరించే శక్తి అనబడే ఆయుధం. పైగా ఇది నా ధనుస్సు, దీని పేరు శాంగము. ఇక ఈ శంఖము అది ఆయుధం కాదు కానీ పాంచజన్యం. ఇంకా చక్రం ఉంది, సుదర్శనం. ఇప్పుడు నీకు ఇందులో ఏది కావాలో అది ఎంచుకో అన్నట్టు ఇక్కడ. కానీ ఒక్క చిన్న సందేహం నాకున్నది, ఇన్నాళ్ళయింది కానీ అర్జునుడు నాకు చాలా కావలసిన వాడు, ఎప్పుడు నన్ను ఇలాంటి కోరిక కోరలేదు. నీ ఆయుధం ఇవ్వని, పైగా నా కొడుకు ప్రజ్యుమ్నుడు ఎప్పుడు అడగలేదు, నా అన్న బలరాముడు కూడా అడగలేదు, నువ్వేంటి ఇలా అడుగుతున్నావు అన్నాడు. ముందు తీసుకున్నాక చెప్తాలి అన్నాడు. ఏదో ఒకటి నీకు కావాల్సింది తీసుకో అన్నట్టండి. చక్రాన్ని ఎంచుకున్నాడు మహానుభావుడు. ఎంచుకుని సరే తీసుకున్నాడు. ఆయన చూడ్డానికి అలా కనబడుతుంది చక్రం, అది తీసుకోవడానికి ప్రయత్నించాడండి. రెండు చేతులు ఉపయోగించి తన బలములన్నీ ఉపయోగించాడు, కదపలేకపోయాడు. అక్కడికి వెంటనే తల వంచేశాడు. నీ వల్ల కాలేదుగా, ఇంతకీ ఎందుకు తీసుకుందాం అనుకున్నాం. ఏం లేదు, సృష్టిలో అందరినీ జయించాలని నా కోరిక, కానీ అందరూ నిన్ను సులభంగా జయించలేరని నాకు తెలుసు. అదే నిన్నొక్కడిని జయిస్తే ప్రపంచాలు అందరినీ జయించచ్చని, నీ చక్రంతో నిన్ను జయించాలని ఉద్దేశంతో నేను అడిగానయ్యా అన్నాడు. అంత దుర్బుద్ధయ్యా అశ్వత్థామది, ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పాడు. అలాంటి దుర్బుద్ధి కలవాడు. అందుకు వాడు నేను క్షమించి వదిలితే వచ్చాడు. ఇప్పుడు వాడు దుర్బుద్ధి నాకు తెలుసు, నా చక్రంతో నన్నే చంపాలని అనుకున్నాడు పాపాత్ముడిని. ఇప్పుడు భీముడు నువ్వు ఎలా వదిలేవు నువ్వు అక్కడికి, అందుకు వీళ్ళు బయలుదేరారు. అయితే భీముడు అశ్వత్థామ ఎక్కడున్నాడో తెలుసుకుని వెళ్ళిపెట్టాడు గంగా తీరం. వ్యాస మహర్షి కొందరు ఋషులు ఉన్నారు అక్కడికి వెళ్ళి విబుద్ధిగా శ్రోతలా కూర్చున్నట్టు ఏమి ఎరగనట్టు అశ్వత్థామ వాడితో కబుర్లు ఆడుకుంటూ కూర్చున్నాడు. అక్కడ వెంటనే భీమసేనుడు అక్కడ వచ్చి, అదిగో అక్కడ ఉన్నాడు పదాన్ని, ఓ భీమా ఆగుంటున్నారు వెనక నుంచి కృష్ణుడు అర్జునుడు యుధిష్ఠిరుడు. మొత్తానికి వాళ్ళందరినీ చూశాడు, మొత్తం భీముడు వెనకాల వాళ్ళ ముగ్గురు. వీళ్ళని చూసిన వెంటనే అశ్వత్థామ ఒక్కసారి అక్కడ లేచిపెట్టాడు. వాడికి భయం అండి, పాండవులు కనబడితే టెర్రర్. వాడు గుర్తుపెట్టుకుంది మొదటి నుంచి వాళ్ళ లక్షణం అది. వెంటనే అక్కడ దొరికిన ఒక దర్భపుల్లని తీసి బ్రహ్మాస్త్రాన్ని మంత్రించాడు. అక్కడ బ్రహ్మాస్త్రాన్ని మంత్రించింది, అపాండవేయము చేయుగాక అని విసిరించాడు. ఒక్కసారి అది బయలుదేరింది. వెంటనే కృష్ణ పరమాత్మ చూపిస్తున్నాడు, దానికి సమాధానం చెప్పగలిగే దివ్యాస్త్రం నీ దగ్గరుంది అర్జున, ప్రయోగించని చెప్పాడు. వెంటనే అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. మొత్తం లోకం అల్ల కల్లోలమైపోతుందండి ఆ సమయంలో. అప్పుడు వ్యాసుడు నారదుడు వారు వచ్చి మధ్యలో నిలబడ్డారు. తీవ్రతకు లోకం కంపించిపోకుండా, ఏమిటి మీరిద్దరూ చేస్తున్నటువంటి పని, కిమిదం సాహసం వీరౌ కృతవంతౌ, మీరు చేస్తున్న పని సామాన్యం కాదు, సమస్త ప్రపంచము భస్మీపట్లమయ్యే పని చేస్తున్నారు మీరు, దీనివల్ల క్షామం ఏర్పడుతుంది, 12 ఏళ్ల వరకు చోటు బాగుపడుస్తుమా, మీకు అసలు అస్త్రము నియమాలు తెలియవా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటే, వెంటనే తాను వేసిన అస్త్రాన్ని ఉపసంహరించాడు అర్జునుడు ఒక్కడే. ఇది తెలుసుకోండి, ఇక్కడ వేసిన అస్త్రాన్ని ఉపసంహరించాడు. అందుకే ప్రయోగించిన తేతనైతే చాలదండి, ఉపసంహరించడం చేతనవ్వాలి. ఇది తెలుసుకోవాలి. అర్జునుడు వెంటనే ఉపసంహరించాడు, ఉపసంహరించి నమస్కరిస్తున్నాడు. నేను ఇది వ్యర్థముగా ప్రయోగించలేదు, ఆ దివ్యాస్త్రము లోకకంఠముగా అవుతోంది కనుక దాని ప్రభావం దేశం మీద పడకుండా ఉండడం కోసం నా అస్త్రాన్ని ప్రయోగించానంతే. మీరు చెప్పిన వెంటనే నేను ఉపసంహరించగలిగాను. అంటే అర్జునుడు ఉపసంహరించాడు కదా, నువ్వు ఉపసంహరించన్నాడు, అదే నాకు చేత కాదన్నాడు. నేను చూడండి మరి ఏం చేస్తాం, ఇప్పుడు పాండవులను ఏమి చేయలేడు, కృష్ణుడు అక్కడ ఉన్నాడు ఒకటి, రెండు అస్త్రం అంత తీవ్రంగా వాయిన ప్రయోగించిన బ్రహ్మాస్త్రం యొక్క తీవ్రత ఉంది కనుక బ్రహ్మాస్త్రం పాండవులను ఏమి చేయకుండా పక్కకు తిరిగిపోయింది. మొత్తం అపాండవేయం కోసమై ప్రయోగించిన బ్రహ్మశిరోనామకాస్త్రం అక్కడ నిలబడ్డ పాండవులను ఏమి చెయ్యలేక తిన్నగా వెళ్ళి అభిమన్యుని భార్య అభిమన్యుడు మరణించే సమయంలో ఉన్న ఉత్తర గర్భంలోకి ప్రవేశించింది ఆ బ్రహ్మశిరోనామకాస్త్రం. అక్కడికి వెళ్ళిపోతుంది, అది వెళుతోంది అని తెలిసా కృష్ణుడు అప్పుడే అభయమిచ్చాడు. ఏమనంటే ఆ వెళ్ళిన బ్రహ్మశిరోనామకాస్త్రం ఏమీ చెయ్యదు, అతడి పాండవ వంశాంకురం అతన్ని ఏమీ చేయదు సుమా. ఎందుకంటే మొత్తం పాండవులు పరీక్షీణిస్తున్న దశలో పుడుతున్నాడు గనక అతడు పరీక్షిత్తు అది తెలుస్తున్నాడు. ఇక్కడ పరీక్షీణీషు కురుషు పుత్రస్తవ భవిష్యతి ఏతదస్య పరీక్షిత్వం గర్భస్థస్య భవిష్యత్తు ముందే చెప్పాడు. ఇక్కడ ఏమిటండి, బ్రహ్మశిరోనామకాస్త్రం లోపలికి వెళితే రక్షించింది ఎవరు, పాండవులనైతే అర్జునుడు రక్షించాడండి. అర్జునుడా అక్కడ కృష్ణ పరమాత్మ ఉన్నాడు గనక బ్రహ్మాస్త్రము పాండవుల్ని ఏమీ చెయ్యలేదు అని తెలుసుకోవాలి. గర్భస్థంలోకి వెళ్ళిపోయింది అది. అప్పుడు అది వెళ్ళిపోతే ఎవరు రక్షించారు, ఎవరు రక్షించారు ఎవ్వరికి తెలియదు బయట అలాగే. ఎందుకంటే అది గర్భంలోకి వెళ్ళిపోయినప్పుడు ఉత్తర కడుపు పట్టుకుని మండిపోతూ ఉన్నది అని ఏడుస్తూ వచ్చి ఒకరినొకరు నరుక్కుంటున్నటువంటి ఈ కాలంలో నువ్వు తప్ప మరొక గతి లేదయ్యా కృష్ణ అంటుందండి ఉత్తర. అనగానే పరమాత్మ అమ్మ సేదధీర్ అంటాడు. బయట అందరికీ ఓదారుస్తున్న కృష్ణుడు కనబడ్డాడు, గర్భస్థ శిశువుకు మాత్రం అంగుష్ట ప్రమాణంలో ఉంటూ గద తిప్పి అగ్నిజ్వాలల్ని దూరం చేస్తున్న కృష్ణుడు కనబడ్డాడు. అందుకు పాండవుల పరిక్షీణ దశలో పుట్టినటువంటి ఆయనకి పరీక్షిత్ అనే పేరు ఉంటుందని అప్పుడే చెప్పాడు. ఈ విధంగా అంటూ నువ్వు చేసిన పాపకర్మకు ఫలితం అనుభవిస్తావా సద్ధామ, యుక్తాయుక్త విచక్షణ లేకుండా మీ నాన్న వల్లనే నువ్వు అస్త్ర ప్రయోగం చేసావు, అది మహాదోషం, అది అనుభవిస్తా. ఆయన సిద్ధుడు యోగి వెళ్ళిపోయాడు. నువ్వు ఇక్కడి నుంచి 3000 సంవత్సరాల పాటు ఈ నేలపైన తిరుగుతూ ఉంటావు, జనావాసంలోకి వెళ్ళడానికి భయపడతావు, ఎందుకంటే నీ శరీరంలో నెత్తురు బాగా ఉండిపోయాక ఎలాంటి దుర్గంధం వస్తుందో అది వస్తుంది. సకల వ్యాధులతో ఉన్నవాడి శరీరం ఎలా ఉంటుందో అలా ఉంటుంది నీ శరీరం. ఎప్పుడు ఎక్కడ ఎవ్వరితోనూ ఏ మాట పలికే అవకాశం లేకుండా అసహాయుడవై నిర్జనమైన వనాల్లో తిరుగుతుంటాడు. మీ నాన్న తపస్సుతో నీకు చిరంజీవిత్వం వరం తెచ్చుకున్నాడు, నీ పాపంతో ఇలాంటి చిరంజీవిత్వం నీకు విరిగింది పో అన్నాడు. కూడా ఏమాట చూడండి, ఇక్కడ ఇలాంటి చిరంజీవిత్వం కంటే కన్నుళ్ళా పోయి హాయిగా దేవతల్లో కలవడం గొప్ప విషయం అండి. ఇక్కడ అశ్వత్థామ యొక్క పాపం అలాంటిది, జన సముదాయంలో నీ ఉనికి ఉండదు అని చెప్తూ నువ్వు ఎవరినైతే సంహరించదలుచుకున్నావో మహాత్ముడు పుడతాడు, 60 సంవత్సరాలు పాలన చేస్తాడు ఈ భారతదేశాన్ని, అతని ధర్మాన్ని రక్షిస్తాడు సుమా అని చెప్పాడు గట్టిగా. ఇది పరమాత్మ యొక్క మాట. వెంటనే వ్యాసుడు అన్నాడు, ఈయన తపస్సు సత్యము యొక్క రూపమే కృష్ణుడు, ఆయన తపశ్శక్తిని సత్యశక్తిని ఏ ఒక్కరూ అతిక్రమించలేరు, నువ్వు ఈ దారుణ కృత్యము చేసావు, పైగా బ్రాహ్మణుడివై ఉంటూ కూడా ఇలా ప్రవర్తించావు గనక క్షత్రధర్మాన్ని ఆశ్రయించి బ్రాహ్మణుడివి తప్పు చేశావు, రెండవది ఈ చేసిన తప్పు ఒకటి. అందుకు ఆయన చెప్పిన మాటలు యథాతథంగా జరుగుతాయి ఇంతే అని చెప్పాడు. ఇక్కడ ఎప్పుడైతే ఈ విషయం జరిగినదో ఆ తర్వాత కృష్ణుడు యుధిష్ఠిరుడు మాట్లాడుకుంటున్న మాటలు చాలా విశేషంగా మనకి ఇక్కడ కనబడతాయి. వేదాహం హి మహాదేవం, ఇక్కడ యుధిష్ఠిరుడు అడుగుతున్నాడు, స్వామి నాకొక్క చిన్న సందేహం, అశ్వత్థామ అదృష్టజుమ్నుని ఇంతమందిని ఆ రాత్రికి రాత్రి ఒక్కడు ఎలా సంహరించగలిగాడు, నాకు ఇది సందేహమే, ఎవరి వల్ల చెయ్యగలిగాడు ఇది నాకు చెప్తావా అంటే, వేదాహం హి మహాదేవం తత్వైన భరతశభ, ఆ మహాదేవుడి వల్ల జరిగింది సుమా, యాని చాస్య పురాణాని కర్మాణ వివిధాని చ, ఆ శివుడేమిటి ఆయన లీలలేమిటి అవి నాకొక్కడికి తెలుసు సంపూర్ణంగా. నతన్మనసి కర్తవ్యం ఆది రేషకి భూతానాం మధ్యమంతశ్చ భారత, ఆ శివుడే సృష్టికి ఆది మధ్య అంతము మూడు ఆయనే. విచేష్టతే జగచ్చేదం సర్వమస్యైవ కర్మణ, ఈ సృష్టిలో రకరకాల క్రియలు జరుగుతున్నాయంటే అవన్నీ ఆయన చేసే విచిత్రమైన లీలలు సుమా, విశ్వమంతా శివలీల, ఇది తెలుసుకోవడం ఇక్కడ ఆ శివలీలలో భాగం ఇది. అందుకే శివుడు పూనుకొని చెయ్యాలి గనక ఈ కాలంలో అది చేశాడు ఆయన. మనం మన స్థితిలోంచి చూసి దుఃఖిస్తున్నాం సంతోషిస్తున్నాం, శివదృష్టి వేరు మన దృష్టి వేరు. ఒక ఆయన అన్నాడు, ఏమండి భగవంతుడికి దృష్టిలో అందరూ సమానమే కదండి, మరి కొందరికి దుఃఖం ఎందుకు కొందరికి బాధ ఎందుకు అంటే, భగవంతుడి దృష్టి ఏమిటో నీ దృష్టితో చూడకుండా సమాధానం చెప్పాల్సి వచ్చింది. నీ దృష్టితో చూస్తే ఇది బాధ ఇది దుఃఖం ఇది సుఖం, ఆయన దృష్టి ఏమిటో నీకేం తెలుసు, కనుక ఆయన దృష్టితో అన్నీ సమానమే, సుఖము దుఃఖము కూడా సమానం, ఇది తెలుసుకోవాల్సి. ఇక్కడ ఆయన దృష్టిని గురించి మనం వ్యాఖ్యానించేది, ఆయన దృష్టి అర్థం చేసుకోవాలంటే ఆయనతో తాదాత్మ్యం చెందిన యోగి అర్థం చేసుకోగలడు. అటువంటి వాడి ద్వంద్వాతీతో విమత్సరహ, ఇది తెలుసుకోవాల్సిన విషయం. ఎంత సన్నివేశాన్ని ఇక్కడ వివరిస్తూ, కనుకనే నువ్వు నా పిల్లలు ఎలా పోయారేమిటి, అశ్వత్థామ ఎలా విజృంభించేయడమిటి, ఇలాంటి ఆలోచనలు ఇంకా విడిచిపెట్టి ప్రశాంతంగా నువ్వు చేయవలసిన కర్తవ్యం చేయి. నతన్ మనసి కర్తవ్యం నచత ద్రౌణినాకృతం మహాదేవ ప్రసాదేన కురు కార్యం అనంతరం, మహాదేవుని అనుగ్రహాన్ని పొంది నువ్వు చేయవలసిన పని చెయ్యు అని చెప్పాడు. వాడు తర్వాత విషయంలో ఇంకా కబురు వెళ్ళినటువంటి ధృతరాష్ట్రుడు మన గాంధారి వీళ్ళందరూ కూడా యుద్ధభూమికి వచ్చి మరణించిన వారందరినీ చూసి వాళ్ళ శరీరాలు చూసి బాధపడడం కోసం బయలుదేరారండి. వాళ్ళని అసలు ఓదార్చాడు విదురుడే, బయలుదేరకముందే మరొక భగవద్గీత వేదాంతం చెప్తాడు ఆయన, వేదాంతం బాగా వింటాడు ధృతరాష్ట్రుడు, వినడం అలవాటు వాడికి, చక్కగా విన్నాడు. 2-3 అధ్యాయాల్లో విదురుడు చూపించినటువంటి బోధ చాలా ఉంటుందండి. ధృతరాష్ట్రుడు బయలుదేరాడు గాంధారి మొదలైనటువంటి వారందరితో, ఆ వెళ్ళినప్పుడు వీళ్ళు వస్తున్నారని తెలిసి వెంటనే మహానుభావులైనటువంటి పాండవులు కూడా వారిని ఎదురేగి నమస్కరిస్తున్నారు. అక్కడ రణభూమికి వచ్చినటువంటి పాండవులు అక్కడ ధృతరాష్ట్రుని ఎదుర్కోలుపరికి దుఃఖితులే వెళ్ళి రథము దిగినటువంటి ధృతరాష్ట్రుని గాంధారి పాదాలపై నమస్కరించారు. అంతేకాదు మరణించిన అనేక మంది వీరుల భార్యలు కూడా కలిసి వచ్చారండి, అందరూ ఏడుస్తున్నారు, జుట్లు చెరిగిపోయి ఉన్నాయి, గుండెలు బాదుకుంటున్నారు, మొత్తం స్త్రీల అందరు దుఃఖంతో వ్యాపించిపోయింది రణరంగం అంతా కూడా. వారు వారి పతుల వద్దకు వెళ్ళి దుఃఖిస్తున్నటువంటి సన్నివేశం అది. ఆ సన్నివేశంలో అయితే ఆ ధృతరాష్ట్రుని ఎదుర్కొన్నప్పుడు ముందు యుధిష్ఠుడు నమస్కారం చేస్తే ధృతరాష్ట్రుడు దీవిస్తాడట, ఆలింగనం చేసుకుని. తర్వాత భీముడు ఎక్కడున్నాడు అంటుంటాడండి, చాలా బాగుంది, భీముడి కోసం వెతుకుతూ ఉంటాడు. అక్కడ ఇదిగో భీముడు ఇక్కడే అన్నట్టు కృష్ణుడు చూపించాడు. చూపించాడా, అతను ధ్వని బట్టి వెంటనే అక్కడున్న భీముని గట్టిగా ఆలింగనం చేసుకున్నట్ట. ఆ ఆలింగనానికి అక్కడ పెట్టబడిన భీమ ప్రతిమ పిండి అయిపోయింది అండి. ఇక్కడ ఇది తెలుసుకోవాల్సింది చాలా విషయం. వెంటనే పిండి అయిపోతే అబ్బా భీమా మరణించావా అన్నట్టు కింద పడి, అంటే మరణించాలని పట్టావా అని అడిగిన వెంటనే కృష్ణ పరమాత్మ. ఏమిటి జరిగింది, భీముడికి ఏం కాలేదు, క్షేమంగా నువ్వు వేడవకలే అన్నట్ట. ఎందుకంటే నువ్వు వెళ్ళేటప్పుడు నీ మనస్సులో ఎంత దుఃఖం ఎంత కోపం భీమునిపోయి ఉందో నాకు తెలుసు. ఎందుకంటే నీ 100 మంది కొడుకుల్ని ఒక్క భీముడు చెప్పాడు, అది నీకు పెద్ద దుఃఖం. ఆ దుఃఖం నీకుంది కనుక కోపమంతా ఇప్పుడు చూపించావు. పైగా నీ కళ్ళు గుడ్డి కానీ బాడీ బంతి బలమైంది నాకు తెలుసు. నీకు పుట్టుకతోనే నాగాయుత బలుడు, 10,000 ఏనుగుల బలం నీకుంది. చూసారా, అన్నీ తెలిసిన పాండవులు ఎలర్ట్గా లేరు కానీ కృష్ణుడు ఎంత ఎలర్ట్గా ఎంత అటెంటివ్గా ఎంత జాగ్రత్తగా ఉన్నాడుతున్నాడు ఇక్కడ. పైగా అవతలవాడు పని బయట పెడితే వాడు ఏమనుకున్నాడో తెలుస్తుంది, కానీ పని బయట పెట్టకుండా ఉన్నప్పుడే సంకల్ప దశలోనే వాళ్ళ స్థితి ఏమిటో పరమాత్మకు తెలిసి తెలుసుకోవాలి. సంకల్ప దశలోనే తెలుసు. ఎందుకు తెలుసు అండి సంకల్ప దశలోనే, చూద్దాం ఎందుకో తెలుసుకుందాం. ఇంకా మరొక రహస్యం ఉంది తెలుసుకోండి ఇక్కడ. సంకల్ప దశ అది అలాగే గుర్తుపెట్టుకోండి, నేను చెప్పకపోతే మళ్ళీ అడగచ్చు. మొత్తానికి నీ కోపాన్ని ఉపసంహరించుకోవాలి, కర్మ వాళ్ళ పాపం వాళ్ళని సంహరించింది కానీ భీముడు కాదు, ఇతని పుత్రుడు అని చెప్తే ఒక్కసారి విదురుడు చెప్పిన మాట కృష్ణుడు చెప్పిన మాట తెలుసుకుని, నన్ను క్షమించవయ్యా, నా బుద్ధిలో పుట్టిన దుర్బుద్ధిని నువ్వు కనుగొన్నావు, నేను నా పుత్రులుగా వెళ్ళి తీసుకుంటానని చెప్పి అప్పుడు ప్రేమగా వాళ్ళని నిమిరెట్ట. ఈ విధంగా వాళ్ళలో పరివర్తన వచ్చింది. సరే, అక్కడ నిలబడి ఉన్నటువంటిది గాంధారి. ఈ గాంధారి వెంటనే దగ్గరకు పాండవులు వచ్చి దండం పెడుతుంటే వెంటనే మనస్సులో శపిద్దాం అనుకుందిటండి. వెంటనే శపిద్దాం అనుకోగానే వ్యాసుడు అక్కడికి వచ్చేటండి. ఇక్కడ చూడండి, పిలిపించారు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే అన్నీ నేను చెప్తే అలాగా ఆయన కూడా చెప్పాలన్నాడు. చూసారా, సంకల్ప దశలో ఉండగానే అలా పట్టాడు పరమాత్మ. అంటే ఆయన బయట ఉన్నాడుగా అంటే, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనంచ. అందుకే భగవద్గీత బాగా అర్థమైతే భారతం బాగా అర్థమవుతుందండి. సర్వస్య చాహం హృది సన్నివిష్ట, అందరి హృదయంలో ఉన్న నా వల్లనే జ్ఞాపకము మరపు కూడా కలుగుతుంటాయి, అది తెలుసుకోవాల్సినది. అందుకే స్ఫురణ రావాలంటే కృష్ణుడు అనుగ్రహం ఉండాలయ్యా, అది తెలుసుకోవాల్సినది. అందుకే నిన్నటి కర్ణ కథలో ఒక చిన్న సన్నివేశాన్ని మనం చెప్పుకుందాం. ఇక్కడ కర్ణుడు రథం ఎవరిని అడుగుతున్నారు, మర్చిపోయామండి కదా, శల్యుడిని అడుగుతున్నాడు. కృష్ణుడు అర్జునుడు రథాన్ని అడుగుతున్నాడు. ఇద్దరు రథాలు ఎదురుగా ఉన్నాయి. బ్రహ్మాస్త్రం వేయాల్సిన సమయం వచ్చింది, గుర్తురాలే ఎవరికి, కర్ణుడికి. బ్రహ్మాస్త్రం అండి, చాలా అస్త్రాలు స్ఫురించనే లేదు, ఆగిపోయాడు శల్యుడు అన్నట్ట. ఏమండి ఆయన అంత విజృంభిస్తూ ఉంటే తమరలా ఆగిపోయారు అని అడిగారు శల్యుడు. అడిగితే స్ఫురణకి రావట్లేదయ్యా అన్నట్ట. స్ఫురణకు రావట్లేదంటే శల్యుడు ఒక గొప్ప మాట అన్నాడండి, స్ఫూర్తి అర్జునరథే తిష్టతి. అద్భుతమైన అన్న మాట అన్నాడు ఇక్కడ. స్ఫురణ అర్జున రథం మీద కూర్చుందయ్యా అన్నట్ట. ఈ మాట నిజానికి భారతంలో ధ్వనిగా ఉంటుంది. ధ్వనిని బయటపెట్టిన మహానుభావుడు కవి సమ్రాట్ విశ్వనాథ్ వారు గుప్త పాశుపతం అనే సంస్కృత నాటకంలో ఈ మాట అంటాడు ఇక్కడ. స్ఫూర్తి అర్జునరథే తిష్టతి, అద్భుతమైన మాట అన్నారు ఇక్కడ చూడండి. అంటే స్ఫురణ నీకెందుకు వస్తుందయ్యా, స్ఫురణ అర్జునుడి రథం మీద కూర్చుంది అన్నాడు. ఎంత అద్భుతమైన మాట ఉందో ఆలోచించాడు ఇక్కడ. అర్జునుడి తెలివంతా ఎక్కడుందయ్యా అంటే కృష్ణుడిని ఎంచుకోవడంలో ఉంది. నీ తెలివి తక్కువతనమంతా ఎక్కడుందయ్యా అంటే నన్ను కోరి ఎంచుకున్నావు అక్కడుంది నీ తెలివి తక్కువతనం. ఇంకేముందండి, నువ్వు నన్ను ఎంచుకున్నావు, ఆయన గారు ఈయన్ని ఎంచుకున్నారు, ఏం చెప్తావు. దీన్ని బట్టి దైవమనగా ఎవరు, దైవమనగా స్ఫురణయే దైవము, ఇది తెలుసుకోండి ఇక్కడ. స్ఫురణయే దైవము, సకాలంలో సరియైన ఆలోచన స్ఫురించడం, అది అమలుపరచడం, అది జరగడం, ఇదే దైవం అంటే. దైవం అంటే మరొకటి లేదు, స్ఫురణయే దైవం. ఎంత అధ్యయనం చేస్తేనే ఉంది, ఎంత విర్రవీగితే ఉన్నది, ఆ సమయంలో స్ఫురించాలి. దుష్టుడికి దుర్బుద్ధి స్ఫురిస్తే ఆ స్ఫురణను ఆపగలవాడు దైవం, సత్పురుషుడికి మంచి ఆలోచన స్ఫురింపజేసేవాడు దైవం. అందుకే స్వామి నా బుద్ధిని ప్రేరేపించు, ఇంతకు మించిన ప్రార్థన మరొకటి లేదు. అదే యుగ యుగాలుగా భారతదేశం ఒక్క ప్రార్థన నేను చెప్పింది, ధియో యో న ప్రచోదయాత్. సనో బుద్ధ్యా శుభయా సంయునక్తు, శ్వేతాశ్వేతర ఉపనిషత్తు చెప్తోంది యజుర్వేదంలో, బుద్ధిని భగవంతుడు సన్మార్గం వైపు నడిపించుగాక. అందుకే సర్వ చైతన్య రూపాం తాం అజ్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్. బుద్ధిని ప్రేరేపించి ఏ గాయత్రి మంత్రోద్దిష్టమైనటువంటి పరబ్రహ్మ తేజస్సున్నదో అదే అర్జున్ని రథం నడిపింది. చెప్పాల్సింది ఏముందండి ఇక్కడ? అందుకే గాంధారికి ఇంకా శపిద్దామనే సంకల్పం కలుగుతుంటే వ్యాసుడు వచ్చాడు. ఒక్కసారి వచ్చి వ్యాసుడెవడు? కృష్ణ. అయినా కృష్ణుడేగా. వెంటనే వచ్చి తప్పు సుమా అన్నట్ట. చూసారు, ఇలాంటి వాళ్ళు కానీ దగ్గర ఉంటే మహాప్రమాదం. మనస్సులో ఏదో ఆలోచించిన వాళ్ళు పట్టేస్తుంటారు. ఇక్కడ బయటకు నవ్వుతూ లోపల తిట్టుకునే వాళ్ళు ఉంటారే, వాళ్ళకు వ్యాసుడు కృష్ణుడి ముందు మాత్రం చల్లవండి. ఇక్కడ వ్యాసుడు దగ్గరికి వచ్చి వెంటనే అన్నాడు, తప్పు సుమా, పాండవుల మీద కోపగించుకోకు. నీకు గుర్తుందా, నువ్వు ఎప్పుడైనా సరే యుద్ధానికి బయలుదేరేటప్పుడు దుర్యోధనుడిని ఎదుర్కొచ్చి దండం పెట్టి వెళ్ళేవాడు. వెళ్ళిన ప్రతిసారి నువ్వు ఏమని దీవించేవో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. దుర్యోధన నీకు జయోస్తున్న ఒక్కసారి అనలేదు. నువ్వు అన్నది ఒక్కటే, యతో ధర్మస్ తతో జయ, ఇదే అంటూ పంపించావు. గాంధారు అంతే అందుటండి, దుర్యోధనుడు ఎప్పుడు దండం పెట్టినా ధర్మం ఎక్కడుందో గెలుపు అక్కడుంటుంది అని అనేది. నువ్వు అన్నావు నీ దీవెన ఫలించింది, ధర్మం ఎక్కడుందో అది గెలిచింది, అధర్మం నశించింది. ఇంకెవరిని చెప్పిస్తావు నిజానికి? గాంధారు వెంటనే, భగవాన్ నిజమే, నిజానికి నాకు పాండవులపై కోపం లేదయ్యా. కృష్ణుడు వచ్చి ముందు నన్ను ఓదార్చినప్పుడు కూడా అప్పుడే నాకు కోపం పోయింది, మనస్సు కొంచెం కకావికరమైన తట్టుకున్నా. కానీ ఇక్కడికి వచ్చాక మొత్తం నా వాళ్ళందరూ మరణించిన శవాలు చూస్తూ ఉంటే, పైగా అక్కడ లక్ష్మణ కుమారుని తల్లి అంటే దుర్యోధనుడి భార్య, ఆ దుర్యోధనుడి తలని తన ఒళ్ళో పెట్టుకుని విడిపోయిన జుట్టుతో దుర్యోధనుడి ఒక్క రొమ్ము దగ్గర తన తలతో కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటే చూసి తట్టుకోలేకపోయినాయా నా బాధ అది. అలాగే నా వికర్ణుడు ముక్కలైపడి ఉంటే, వికర్ణుని భార్య ఏడ్చింది, ఇలా ఇంతమంది బాధపడుతూ ఉంటే చూసి తట్టుకోలేక, ఆ తట్టుకోలేని సమయంలో నేను వీళ్ళని శపిద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఇప్పుడు శపించాలనుకోగానే నువ్వు బయటపడ్డావు. ఇంకా శాపం నోటి నుంచి బయటకు రాకముందే వచ్చి నిరోధిస్తున్నావు, కనుక నా శాపాన్ని ఇవ్వట్లేదు, నా కోపాన్ని తగ్గించుకుంటున్నాను, నన్ను క్షమించు. ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు, కళ్ళకు గంతలు కట్టుకుంది కదా చూసింది ఎలాగని. ఇవి జాగ్రత్తగా వినాలండి. నెగిటివ్ లిజనింగ్ అంటారు, సరిగ్గా అర్థం చేసుకోకపోతే అది ఒక దౌర్భాగ్యం. చూడడం అంటే మీరు పరిశీలించండి. నేను ఒక ఆయన్ని చూశాను, ఒక అంధుడు. అవండి, అక్కడ ప్రవచనంకి వచ్చినప్పుడు మీరు భలే ఉన్నారండి, చూసేవండి అండి. చూసాడా వాడు ఉద్దేశం అక్కడ అనుభవం మీకు తెలియదు, అన్ని చూడాలండి. పైగా మాట అనేది రొమ్ముతో కొట్టుకుంటూ కొట్టుకుంటూ అంటే కొట్టుకుంటున్నప్పుడు ఆ మాత్రం స్పర్శ తెలియదండి. పద్దాన్ని చూడటం అంటే కళ్ళతో అని కాదు, అక్కడ తెలుసుకుంది అనుభవానికి వచ్చింది అని అర్థం. రుచి చూశారండి అంటాడు ఎవడో, రుచి కనబడుతుందా? అర్థం చేసుకోండి ఇది. అంతే చూశారని ఎలా అయింది, కళ్ళు గుడ్లు ఉన్నాయి, నేను బలి పట్టే, నేను మురిసిపోవద్దు ఇక్కడ రెండు చోట. ఈ అంశములన్నీ మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అంశములు. కాబట్టి అనగానే నిజమే వ్యాస, కానీ బొడ్డు కింద కొట్టడం తప్పు కాదా అంటే తప్పు కాదు అని చెప్తాడు. ఒప్పుకుంటుందండి గాంధారి ధర్మసూక్ష్మ నిజమే. అలాగే దుశ్శాసనుడు మొదలైన వాటి అన్ని విషయంలో అడిగినప్పుడు నిన్న మన ఈ సన్నివేశం నిన్ననే చెప్పుకున్నాం, ఈ విషయములన్నీ జరిగాయి. ఇక్కడ వెంటనే ఇంతకీ యుధిష్ఠిరుడు ఎక్కడా అన్నది ఠామే. అనగానే తల్లి, ఆ పాపాత్ముడిని నేనేనమ్మా, నువ్వు శపించాలనుకున్నామని వ్యాసుడి వల్ల తెలిసింది కనుక నువ్వు శపించి నేను సిద్ధంగా ఉన్నాను. నేను మిత్రద్రోహిని, భ్రాతృద్రోహిని, అవివేకిని, అందరినీ చంపుకున్నాను. చూసారు ఎంత బుద్ధి చెప్పిన కృష్ణుడు, ఇంక లోపల అపరాధ భావం మొదలట్లేదు నీ గారికి అని చెప్పి పాదాల మీద పడుతున్నట్ట. పడుతూ ఉంటే ఇక్కడ గాంధారి అసలు గుడ్డిది కాదు తెలుసు కదా, గుడ్డ చుట్టుకుంది. గుడ్డ చుట్టుకున్నప్పుడు ఇతను వంగుతూ ఉంటే ఆ చుట్టిన గుడ్డ లోపల్లోంచి చూపు వంగుతున్న ధర్మరాజు యొక్క చేతి వేళ్ల మీద పడి ఆ వేళ్ళు నలుపెక్కి కాలేయటండి. ఇక్కడ తెలుసుకోండి, ఇక్కడ వెంటనే అర్థమయ్యేట. దీన్ని బట్టి దుష్టుల చూపు ఎంత ప్రభావం ఉంటుందో ఆలోచించుకోండి. దిష్టి అంటే ఇదే. పైగా గుడ్డ చుట్టుకుంది కనుక ఎనర్జీ ఎక్కువ ఉంది దానికంతే, కనుక వెంటనే ఫలితం చూపించింది. ఇక్కడ ఇది జరిగినటువంటి అంశం. అయితే వీళ్ళని చెప్పిద్దామనుకోగానే వ్యాసుడు అనుగ్రహించాడు, కానీ ఆవిడ శాపం ఆపుకుంది. ఆవిడ చెప్పించుకున్నప్పుడు తపస్సంతా పోయేదండి, రక్షించాడు వ్యాసుడు ఒక విధంగా. ఇది జరిగింది. మొత్తానికి రణభూమిలో గాంధారి శాపాల నుంచి బయటపడింది, కానీ చాలా దుఃఖపడుతున్నది. కేవలం చేతులు మాత్రం మాడే కానీ యుధిష్ఠిరుడు బ్రతికాడు, సంతోషించవలసిన అంశమే ఇక్కడ. ఆ తర్వాత జరిగిన అంశంలో మొత్తం దుఃఖిస్తున్న గాంధారి కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఓదారుస్తున్నట్ట. అప్పుడు బాధతో, ఇంతటికీ కారణం నువ్వు కాదు అన్నది. ఇక్కడ నువ్వు తలంచుకుంటే, నువ్వు చెప్తావు నేను వచ్చి చెప్పాను కదా రాయిబారం దగ్గర అప్పుడు వినలేదా అని ఇప్పుడు అంటావు. నువ్వు తలంచుకుంటే మార్చలేవా? నువ్వు భగవంతుడివి కదా, మార్చగలవు కదా? మార్చలేదు, ఇంత పని చేసావు కాబట్టి నిన్ను శపిస్తున్నాను. ఇది మాత్రం ఆగను, నేను శపిస్తున్నా, శపించిందండి. ఇక్కడ మనం పట్టుకోవాలి. పాండవుల్ని శపిస్తూ ఉంటే శపిస్తానన్న సంకల్పంలోనే కృష్ణుడు వ్యాసుడు అడ్డుకున్నారే. కృష్ణుడిని శపిస్తూ ఉంటే ఏమీ అడ్డుకోలేదు కృష్ణుడే. ఇది ఆలోచించవలసిన మరొక అంశం. తన వారిని కాపాడాడు కానీ తన కాపాడుకోలేడా? ఇది అంశం. ఎలా శపిస్తుందంటే బాగా శాపానికి కారణం తన మీద తాను పట్టు కోల్పోయిందిట, ఇంద్రియనిగ్రహం కోల్పోయింది, అంతవరకు మనోనిగ్రహం పోయింది. ఎందుకంటే దుఃఖం కానీ క్రోధము కానీ కామము కానీ ఈ మూడు ఉద్రేకములుగా మనలో వస్తే జాగ్రత్తగా వినవలసిన విషయం లేదు. దుఃఖము కామము క్రోధము ఈ మూడు మన లోపల వస్తే నిగ్రహశక్తి సడలి మనకు ఎన్ని ధర్మములు తెలిసినా పక్కకు తోసివేస్తాం. ఇదొక మనస్తత్వము, ఇది సైకలాజికల్ పాయింట్. అందుకే ఆవిడ ఇంత ఒప్పుకుంది కానీ మాటి మాటికి పుత్రుల మరణం దగ్గర నుండి చూస్తూ వాళ్ళ ఏడుపులు మొత్తం స్త్రీలందరూ ఘోరమని ఏడుస్తుంటే ఎవరికైనా కళ్ళ నీళ్ళు వస్తాయండి సన్నివేశంలో. ఉరి తీసి వేసిన మహాకిరాతకుడు కదలకుండా పడి ఉంటే అతని భార్య ఏడుస్తుంటే ఉరి తీసిన వాడికి కూడా దుఃఖం వస్తుంది. అది ఆ స్థితి అలాంటిది. ఇక్కడ మొత్తం దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖంతో కన్నపేగు దుఃఖపడుతుంది. దానితో ఇవాళ నుంచి 36 సంవత్సరాలకి నీ దాయాదులు నీ అమాత్యులు నీ పుత్రులందరూ పోతారు. నువ్వు ఒక్కడివి దిక్కులేని వాళ్ళ అడవిలో ఉంటూ ఎవరికి తెలియబడకుండా నువ్వు మరణిస్తావు అని అది వెంటనే కృష్ణ పరమాత్మను ఉద్దేశించి అయితే చెప్పిస్తే మందహాసం చేస్తున్నట్ట. హో క్షత్రియ కాంత అన్నట్టు, రాజకాంత ఓ రాజమాత 36 ఏళ్ల తర్వాత ఇలా జరుగుతుందని నేనే ప్రణాళిక వేసి ఉంచాను అన్నాడు. ఇక్కడ ఇది నువ్వు తెలుసుకో, నువ్వు చెప్పేది ఏమిటి ఇక్కడ, నేను నిర్ణయించిన దాన్ని నువ్వు చెప్పావు అన్నాడు. ఇక్కడ నేను నిర్ణయించిన దానిని, అంతేగాని విధి చేత నిర్ణయింపబడినది లేదు ఇక్కడ, విధి ఆయనే నిర్ణయించిన దాన్ని నువ్వు చెప్పావు. నువ్వేం చేస్తావు, ఈ వృష్టి వంశస్థులు అంధక వంశస్థులు నీకు మొత్తం తెలియదేమో, నా వాళ్ళెవరు వృష్టి అంధక ఇచ్చాదులు యదువంశీయులు భోజ వీళ్ళందరూ కూడా నాశనం అవుతారు. వాళ్ళని నాశనం చెయ్యగలిగే శక్తి భూమి యందు ఎవ్వరికీ లేదు, అందుకే వాళ్ళు కాపాడబడ్డారు. వాళ్ళని నేనే నాశనం చేస్తాను, ఇది తెలుసుకో. అప్పటి వరకు అవతారం పరిసమాప్తి కాదు, ఎందుకంటే వాళ్ళు మిగిలిపోయారు. వాళ్ళని కూడా పూర్తి చేసే నేను వైకుంఠానికి వెళ్ళాను. అందు వృష్టి అంధకాదులందరినీ కూడా నేను సంహరిస్తాను, ఎందుకంటే నేను అనుకున్న దేవదానువుల లిస్ట్ ఇంకా కొంత మిగిలింది, వాళ్ళని పూర్తి చేయాలి. అది ఇక్కడ నుంచి 36 ఏళ్ళకి అవుతుంది. అంతేకాదు వాళ్ళని ఎవరూ చంపలేదు గనక వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని చచ్చుకునేటట్టు నేను చేస్తాను, చంపుకునేటట్టు నేను చేస్తాను మాట చెప్తూ నువ్వు అనవసరంగా శపించి నీ తపస్సు వ్యర్థం చేసుకున్నావు అన్నాడు. గొప్ప మాట అన్నాడండి ఇక్కడ, ఇది తెలుసుకోవాల్సింది. నోరు జారి ఎవరినైనా అంటే అంతవరకు మనం చేసిన తపస్సు పోతుంది. పైగా ఒకటి అన్నది, కొద్దో హెచ్చో అంతో ఇంతో పాతివృత్యం అనేది నా దగ్గరున్నది, దానితో నిన్ను శపిస్తున్నాను అన్నదండి. అంతే, ఆ పాతివృత్యం కూడా పోయిందమ్మ కదా, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే ఎవరిని తిట్టినా శపించినా మన తపస్సు పోతుంది, ఎలాగో జరుగుతుంది. నువ్వు జపించావంతే, దీనివల్ల నీ తపస్సు పోయింది అది అన్నాడు. ఇప్పుడు దీనిలో మనకి భారతం మొత్తం అర్థం అవ్వడానికి కావాల్సిన సూచన ఇచ్చాడు కృష్ణుడు. ఒకరు ఏ పక్షమూ లేడు, ఆఖరికి తన వాళ్ళైన తాను పోతున్నా సాక్షిగా చూస్తున్నాడు అని. సర్వజగత్పిత సర్వజగత్పతి, అందుకని యదుపత వృష్టిపత అంధకపత, ఏ వంశానికి చెందినవాడైనా అని సర్వజగత్పతి. కేవలం ఒక ఉపాధిని తీసుకుని అక్కడ పుట్టాడు అంతే, వసుదేవుడి పుణ్యానికి. ఏదో పుణ్యం వల్ల వాళ్ళందరూ ఆయనకు బంధువులు అంతే, కానీ ఆయనకి ఎవరితో బంధుత్వం లేదు, తీర్చుకోవాల్సింది ఇక్కడ. ఎంత హాయిగా నవ్వుతూ సమాధానం చెప్పాడండి, కానీ ఆ మాట విని పాండవులు హడిపోయారు. ఇలా జరుగుతుందంటే జరుగుతుంది, కూర్చో 36 ఏళ్ళు తగ్గదా తొందర ఎందుకు, లోపల తీయాల్సి చాలా అని ఈ విధంగా చెప్పడం జరిగినది. ఆ తర్వాత ఒక్కసారిగా అక్కడ ధృతరాష్ట్రుడు, ధర్మరాజా నువ్వు సామాన్యుడివి కావు, ఈ సంగ్రామంలో ఇంతమంది రకరకాలుగా పోయారు, వీళ్ళకి కర్మలు రకరకాలుగా చేయాలి, కొందరికి అగ్నిహోత్రాలు ఉన్నాయి కొందరికి అగ్నిహోత్రాలు లేవు. ఈ అధ్యాయం చూస్తే అసలు కర్మలంటే ఏమిటో మనకు తెలుస్తుంది. అగ్నిహోత్రాలు ఉన్న వాళ్ళకి అగ్నిహోత్రాల నుంచే కర్మలు చేయాలి. అంతేకాదు కొందరికి వాళ్ళు జ్ఞాతులు దాయాదులు ఉన్నారు, కొందరికి లేరు, కొందరికి సంతానం లేదు, సంతానంతో కూడా పోయారు. ఎవరెవరికి ఎలా ఎలా కర్మలు చేయాలి ఇవి నువ్వు చెప్పాలి. పైగా వీళ్ళు పోయిన వాళ్ళు యుద్ధంలో పోయారు కనుక అలాగే స్వర్గానికి వెళ్ళిపోతారుగా, కర్మలు ఎందుకు చెయ్యకపోతే నువ్వు దెబ్బతింటావు, అందుకు చెయ్యాలి. చూడండి ఇక్కడ వాడు స్వర్గానికి వెళ్ళాడు, ఇవన్నీ నీకు తెలియక్కర్లే, చేయవలసిన కర్మలు నువ్వు చెయ్యాలి. అందుకు ఇవి చెయ్యాలి అంటే వెంటనే ధౌమ్యుని, అదేవిధంగా సుధర్ముని, విదురుని, సంజయుని మొదలైన వారందరినీ పిలిపించి వారికి చేయవలసిన ప్రేత కార్యాలు సిద్ధం చేస్తూ ఉంటే ధృతరాష్ట్రుడు అన్నాడు, ఎవరెవరు ఏ ఏ గతులు వెళ్ళారో చెప్పగలవా అని అడిగాడు. అడిగితే ధర్మరాజు చెప్తున్నాడు, ఈ సంగ్రామంలో ఆనందంతో శరీరాలను అర్పించిన వాళ్ళు ఇంద్రలోకాలకి వెళ్ళి చేరేరయ్యా, దేవేంద్రునితో సమానమైన భోగాలు అనుభవించారు. ఒకవేళ చనిపోతున్నామని ఉత్సాహం లేకపోయినప్పటికీ చావక తప్పదు అని యుద్ధంలో మరణించిన వారు గంధర్వలోకాలకి వెళ్ళారు. అంటే యుద్ధంలో మరణించిన ఎవరి గతులు ఏమిటో చెప్తున్నాడు, గంధర్వలోకాలకి వెళ్ళారు. అలాగే రణభూమిలో నిలిచి నన్ను చంపకు చంపకు చంపకు అంటూ ఎవరైతే మరణించారో వారు గుహ్యక అనబడే దివ్యలోకాలకి వెళ్ళారు. ఎవరు ఏ లోకాలకు వెళ్ళారో చెప్తున్నాడు. అదేవిధంగా నిరాయుధులై శస్త్రహీనులై ఆ స్థితిలో కూడాను యుద్ధంలో ఎదుర్కొంటూ క్షత్రధర్మాన్ని నిలిచిన వారు బ్రహ్మలోకానికి వెళ్ళారు. ఇలా వీరు ఈ లోకాలకు వెళ్ళారు అని చెప్పగానే, ఇంత జ్ఞానం నీకు ఎలా వచ్చింది అని అడిగాడు ధృతరాష్ట్రుడు. ఏముందయ్యా, నేను గతంలో దేవర్షి అయిన లోమసుడు ఇంద్రలోకం నుంచి నా తీర్థయాత్రలకు తీసుకువెళ్ళినప్పుడు నాకు ఒక దివ్యమైన దృష్టినిచ్చాడు, దివ్య విద్యను నేర్పాడు. అంతకుముందు వ్యాసమహర్షి వచ్చిన ఒక ప్రతిస్మృతి అనే విద్యనిచ్చాడు, అందులో ఒక మంత్రాన్ని నేను అర్జునుడికి ఇచ్చాను, మిగిలిన విద్య నా దగ్గర ఉంది. ఈ ప్రతిస్మృతి అనే విద్య వల్ల నాకు దివ్య దృష్టి వచ్చింది. ఈ దివ్య దృష్టి బట్టి ఏ జీవుడు ఏమిటి ఏ గతికి వెళ్తాడో నాకు స్పష్టమైంది గనక ఆ వచ్చిన జ్ఞానంతో నీకు చెప్పగలిగాను అన్నాడు. ఇక్కడ ఈ పర్వంలో మనకు జీవులు వాళ్ళ గతులు వీటి యొక్క ప్రస్తావన జరిగింది. మొత్తానికి ఈ లోపలే దుర్యోధనుడు కూడా మరణించాడు. వీళ్ళు వెళ్ళకముందే ఎప్పుడైతే అశ్వత్థామ వీళ్ళని సంహరించాను గర్వంగా వెళ్ళి చెప్తాడో అప్పటికి దుర్యోధనుడు కొన ఊపిరితో ఉంటాడు. అది విన్న తర్వాత క్రమంగా ప్రాణత్యాగం చేసి ఒక మాట అంటాడు, అశ్వత్థామ నువ్వు చేసినటువంటి ఉపకారం భీష్ముడు చెయ్యలేదు, ద్రోణుడు చెయ్యలేదు, కర్ణుడు చెయ్యలేదు. అంటే దుర్యోధనుడు అప్పటికే ఆ వాసన ఎలా వస్తుందో చూడండి. ఇక్కడ అంత గొప్ప ఉపకారం చేసామని చెప్పి మరణించాడు వాడు. ఇక్కడ తెలుసుకోవాల్సింది దుర్యోధనుడు. ఇలా మొత్తం కౌరవులు మరణించారు, పాండవులు జయించారు, కృష్ణ పరమాత్మ ధర్మస్థాపనకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నాడు. ఆ విధమైనటువంటి సమస్త మహాభారత యజ్ఞానికి పూర్ణాహుతి రేపు జరుగుతోంది మనకి ఇక్కడ ఈ భవ్యమైనటువంటి క్షేత్రంలో.